పుంస పురుష. అరే ఆయన కర్మల్ని ఏం చేస్తాడండి? హౌ కెన్ హీ డూ కర్మాస్? ఆయన కర్తే కాడు కదా. కథంస పురుష హంతి కం ఘాతయతి అనే ఆక్షేపాన్ని చెప్తుందే కానీ కర్మలని చేయమని చెప్పదు. కాబట్టి ఇంతటి తేడా జ్ఞానికి అజ్ఞానికి మనకి స్పష్టంగా కనపడుతోంది. తస్మాత్ విశేషితస్య అవిక్రియాత్మదర్శిన విదుష ముముక్షోశ్చ సర్వకర్మ సన్యాసే ఏవా అధికారః. కాబట్టి తేలింది ఏమిటంటే, విశేషితస్య పైన చెప్పిన ప్రత్యేకత గలవాడు. ఏమిటండి ఆ ప్రత్యేకత? అవిక్రియాత్మదర్శిన, ఏ రకములైన వికారములు లేని ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు. ఆత్మస్వరూపంలో వికారము అంటే కర్తృత్వ భోక్తృత్వములే. నేను కర్తని అని అనుకోగానే వికారం లేదు, నేను భోక్తని అని అనుకోగానే వికారం లేదు. మీరు హాయిగా కూర్చుని ఉన్నారండి, ఏ రకమైన చలనము లేకుండా మనస్సు సత్వగుణ ప్రధానంగా నిశ్చలంగా ఉందనుకోండి, ఇప్పుడు మీరు కర్త భోక్త ఏది కాదు. ఆ రజోగుణం ప్రవేశిస్తుంది, ఆ సత్వగుణం జారిపోతుంది, రజోగుణం ప్రవేశిస్తుంది. రజోగుణం ప్రవేశించగానే భోక్తృత్వం వస్తుంది. ఏమిటి భోక్తృత్వం? ఏమిటి భోక్తృత్వం అంటే, ఇంకా ఎలాగో చచ్చిపోతాం కదా, కొద్దికాలం తర్వాత స్వర్గానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏవో భోగాలు ఉంటాయి, వాటిని అనుభవించవచ్చు అని అనిపిస్తుంది. వీడికి అనిపిస్తుంది కదా, తప్పేం లేదు కదా, అనిపిస్తుంది. అనిపించగానే అదే భోక్తృత్వం అంటే, ఇంకా వేరే భోక్తృత్వం ఏముంటుంది? సో ఆ భోక్తృత్వం రాగా ఆ అది రజోగుణం. భోక్తృత్వంలో ఎప్పుడైతే పడ్డాడో వెంటనే కర్తృత్వం వస్తుంది. సో ఈ విధంగా స్వరూపంలో లేని కర్తృత్వ భోక్తృత్వాలు రజోగుణం చేత అజ్ఞానం చేత వచ్చి పడతాయి. ఈ సత్యం తెలుసున్నవాడికి, వివేకం గలవాడికి ఈ కర్తృత్వ భోక్తృత్వములు రజోగుణముతో నిండిన మనస్సు యొక్క కల్పనలు తప్పిస్తే నా స్వరూపంలో ఇవి లేవు, అవిక్రియ ఆత్మదర్శిన వికారములు లేని ఆత్మస్వరూపము తెలుసుకున్న ఆ ప్రత్యేక వ్యక్తి విశేషితస్య విదుష వాడు జ్ఞాని. ఏ జ్ఞానే కానక్కర్లా, ముముక్షోశ్చ ఆ జ్ఞానమును పొందవలననే సాధనా మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నవాడు మోక్షకామి. ముముక్షు అంటే మోక్షమును కోరువాడు. మోక్షము అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఫ్రీడమ్ అని అర్థం, స్వాతంత్ర్యమును కోరువాడు. మనిషి స్వాతంత్ర్యాన్ని కోరటం చాలా కష్టమైన విషయం. ఫ్రీడమ్ని మనిషి కోరుకోడు. మనిషి ఏం చేస్తాడంటే బందీగా ఉండటానికి ఇష్టపడతాడు తప్పించి ఫ్రీడమ్ను కోరుకోడు. ఉదాహరణకి ఇప్పుడు జైల్లో పెట్టారనుకోండి ఒక అతన్ని, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనుకోండి. ఆ తర్వాత ఒకరోజు పొద్దున్నే ఆ జైలర్ పిలిచి, ఏమో నీ అకౌంట్ ఎంత ఉంది, ఇదిగో నీ మూట ముల్లే, ఇదిగో నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు అంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఏమిటండి బాబు నా మీద దయలేదా, మహాత్మా ఎందుకు అలా చేస్తున్నారని గొప్ప బాధపడతాడు. అంటే అప్పుడు ఆ జైలర్ అంటాడు, నిన్ను ఇంక ఇక్కడ అట్టబెట్టడానికి రూల్ లేదురా బాబు, నీకు ఏదైనా సహాయం కావాల్సిస్తే నేను చేస్తా, కానీ జైలు బయట, జైలు లోపల మాత్రం కాదు, నడు నడు అని బయటికి పంపిస్తే వీడిని వాడిని తోస్తే కానీ వాడు బయటికి రాడు. ఎందుకంటే జైల్లో వాడు ఒక సెక్యూరిటీకి అలవాటు పడతాడు, ఒక సెక్యూరిటీ ఉంటుంది, అది దానికి దాని నుంచి బయటకు వచ్చేస్తే సెక్యూరిటీ లేదు. విశాల ప్రపంచంలోకి వచ్చేస్తే ఇప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జైల్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళడం కుదరదు, వాళ్ళు చెప్పిన చోటకి చెప్పిన టైంలో వెళ్ళాలి. జైల్లోంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మొత్తం విశాల ప్రపంచం అంతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే ఆ స్వాతంత్ర్యాన్ని వాడు తట్టుకోలేడు. కాబట్టి మనం అటువంటి వాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో మకాన్ చేస్తున్నాం అనుకోండి, ఢిల్లీ వెళ్ళామనుకోండి, ఢిల్లీ వెళ్ళామే కానీ మళ్ళీ వచ్చేస్తాం వెనక్కి. ఢిల్లీ వెళ్ళాము ఇంకా వెనక్కి వచ్చేస్తాం. ఊరికే దేహమును రైలు మోసుకెళ్తోంది, కానీ మనస్సు దేహాన్ని రైలు మోసుకెళ్తోందంటే ఎలా మోసుకెళ్తోందంటే, ఇప్పుడు ఏదో ఒక రబ్బర్కి కట్టి ఇలా లాగినట్టే, అలా లాగుతుంటే ఆ మూలం నుంచి అలా దూరంగా వెళ్తోందే కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ రబ్బర్ ఉంది కదా, వెనక్కి వేగంగా వచ్చేస్తుంది. అలాగే ఢిల్లీ వెళ్తూ ఉంటాము కానీ రిటర్న్ టికెట్ మన దగ్గర ఉంటుంది. తర్వాత విమానం ఎక్కేప్పుడు రిటర్న్ టికెట్ లేకపోతే రిటర్న్ డేట్ ఉంటుంది. సన్యాసం తీసుకుంటూ వెళ్తారు హృషీకేశ్ కొంతమంది. వీళ్ళు ఇప్పుడు చెప్పి వెళ్తారు, ఏముండో నేను ఫలానా రోజుకి వచ్చేస్తాను, వీళ్ళంతా రెడీ చేసి పెట్టాలి చెప్పి హృషీకేశ్ వెళ్ళి సన్యాసం తీసుకుని ఆ డేట్ అవగానే వచ్చేస్తారు. కాబట్టి స్వాతంత్ర్యము అనేది అది చాలా కఠినమైన విషయం, అది నిప్పుతో చెలగాటం. అది స్వాతంత్ర్యమును తట్టుకోలేము మనం, మనకంత ఫ్రీడమ్ మనకి ఇష్టం ఉండదు. కానీ ఒకవేళ మీకు ఆ ఫ్రీడమ్ కావాలనుకుంటే ముముక్షో, నాకు ఎటువంటి ఫ్రీడమ్ కావాలంటే ఏ బంధాలు లేని పూర్ణ స్వాతంత్ర్యం కావాలి. అంటే ఉదాహరణకి నేను ఒక కుటుంబానికి చెందినవాడను అంటే మరి బందికానాయేగా, అది నాకు ఉండకూడదు. నేను ఒక గ్రూప్కు చెందినవాడను. కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబం అనే బందిఖానా నుంచి బయటపడి ఒక గ్రూప్, ఒక కల్ట్లో ఫిక్స్ అయిపోతారు. ఆ కల్ట్ నుంచి ఇటు అటు కదలలేరు, ఆ రకమైన బందిఖానాలో ఫిక్స్ అయిపోతారు. సో ఒక వ్యక్తికి అతుక్కుపోతారు. వ్యక్తికి అతుక్కుపోతున్నారంటే ఆ వ్యక్తి మీద భక్తి ప్రేమ అని మీకు అలా అనిపిస్తుంది. అది వ్యక్తి మీద భక్తి ప్రేమలాగా అనిపి వారికి అలాగే అనిపిస్తుంది, ఆ వ్యక్తికి కూడా అలాగే అనిపించవచ్చు, అందరికీ అలాగే అనిపించవచ్చు. బట్ దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే వీడు హీజ్ సైకలాజికల్గా ఫ్రీడమ్ లేదు వీడికి, ఆ సైకలాజికల్గా వీడు డిపెండెన్సీలోనే ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకుని ఉంటే ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో ఆ వ్యక్తికి చెందిన వాడను నేను అనే భావనలో ఆ బిలాంగింగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్లో హీ హ్యాస్ సమ్ సెక్యూరిటీ, పీపుల్ ఆర్ ఎఫ్రైడ్, ఆ సెక్యూరిటీ ఉంటుంది. అందుకోసమని ఒక కల్ట్కి ఫిక్స్ అయి ఉంటాడు. సో అంచేతనే మీకు కల్ట్లు ఎలా ఉంటాయంటే మీరు లైఫ్ మెంబర్ అయిపోమంటారు. నువ్వు లైఫ్ మెంబర్ అయిపోవు మా దగ్గర, 100,000 రూపాయలు నువ్వు కట్టేసి లైఫ్ మెంబర్ అయిపోతే మేము నీకు బ్యాడ్జ్ ఒకటి ఇస్తాం, ఆ బ్యాడ్జ్ పెట్టేసుకో. ఒకప్పుడు ఈ బ్యాడ్జ్ అన్నది బాహ్యమునందున్న మనస్సులో ఉంటుంది. ఆ బ్యాడ్జ్ నువ్వు ఫలానా కల్ట్లో నువ్వు మెంబర్వి అనే బ్యాడ్జ్ నీకు ఇచ్చేస్తాం, అది మనస్సులో ఉంటుంది. బయట పెట్టుకోవడం ఊరికే పైవాళ్ళ కోసం, మనస్సులో వీడికి బ్యాడ్జ్ ముద్ర పడిపోతుంది. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళు, స్వీడన్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా మా సంస్థ యొక్క ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ, నువ్వు దాంట్లోకి నడిచి వెళ్ళిపోవచ్చు, అక్కడ నీకు మకాం ఇస్తారు, నువ్వు అక్కడ భోజనం చేయొచ్చు అని ఈ విధంగా అది ఆ బిలాంగింగ్ వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఏమనిపిస్తుంది, అమ్మాయి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదో దీంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఐ బిలాంగ్ టు దిస్ కల్ట్ అని ఒక గ్రూప్ బిలాంగింగ్ సైకాలజీ. ఇది కూడా ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. హీ హ్యాస్ టు బిలాంగ్ టు సంథింగ్, దేనికో ఒక దానికి చెందినవాడు అయి ఉండాలి. నేను దేనికి చెందను, నేను సర్వమునకు సర్వబంధముల నుండి అతీతుడనైన పూర్ణ ఆత్మతత్వము అనే విధంగా ఉండటం, ఆ రకమైన ఆలోచన రావడం కూడా చాలా కఠినమైన విషయం. అటువంటి పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఎవడు కోరుతాడో వాడికి ముముక్షువు అని పేరు. అటువంటి ముముక్షువుకి వివేక జ్ఞానము, ఆత్మకర్త కాదు అనే వివేక జ్ఞానం గలవానికి బోధించవలసినది కర్మలు కావు. వారికి బోధించవలసినది ఏమిటంటే ఆత్మ అకర్త అనే జ్ఞానము. ఆత్మ అకర్త అనే జ్ఞానానికే మరో పేరుంది. ఆ పేరేమిటో తెలుసిన, సర్వకర్మ సన్యాసం. ఈ పదం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, సర్వకర్మ సన్యాసము. ఇప్పుడు సర్వకర్మ సన్యాసం చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లో బందిఖానాగా ఉన్నవాడు ఇల్లు వదిలిపెట్టి కల్ట్కి బందీ అయ్యాడు కాబట్టి ఇల్లు వదిలిపెట్టడం కాదు కావాల్సింది. ఇక్కడ సర్వకర్మ సన్యాసము అంటే ఈ బందిఖానాన్ని వదిలిపెట్టి ఇంకో పెద్ద బందిఖానాలోకి వెళ్ళడం కాదు, ఇక్కడి నుంచి హృషీకేశ్ వెళ్ళడం కాదు. హృషీకేశ్ ఏం వెళ్ళాడు వీడు? రబ్బరు ఉంది, రబ్బరు ఆ దృష్టాంతం మీకు అర్థమైందా? అంటే రబ్బరు ఇలా సాగతీశాడు, సాగతీస్తే ఉపయోగం, దూరం వెళ్ళినట్టు అనిపించిందే కానీ దూరం వెళ్ళలేదు, కానీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ రకంగా ఈ హైదరాబాద్లో ఉన్నవాడిని హృషీకేశ్ దాకా సాగతీశారు, ఏమైనట్టు అక్కడికి మళ్ళీ వాపసు వస్తాడు. వీడు హైదరాబాద్ విడిచిపెట్టి హృషీకేశ్ వెళ్ళలేదు, హైదరాబాద్ నుంచి సాగి హృషీకేశ్ వెళ్ళాడు, మళ్ళీ వాపసు వచ్చేస్తాడు. కాబట్టి ఆ సర్వకర్మ సన్యాసం అంటే అలా ఉండదు. సర్వకర్మ సన్యాసం ఈజ్ నాట్ ఏ ఫిజికల్ థింగ్. ఆత్మ అకర్త అని అన్నది ఇప్పుడు ఎక్కడ ఎలాగండి? ఇది హృషీకేశ్ వెళ్తే ఆత్మకర్త అవుతుందా, లేకపోతే ఉత్తరకాశీ వెళ్తే ఆత్మకర్త అవుతుందా? కాదు. ఇంట్లో ఉంటే ఆత్మకర్త అవదా? రామకృష్ణ పరమహంస ఇంట్లో ఉండగా ఆత్మకర్త అయిందా లేకపోతే ఉత్తరకాశీ వెళ్తే అయిందా? కాబట్టి ఆత్మ అకర్త అని తెలుసుకున్నట పేరే సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ సన్యాసము అంటే ఫిజికల్ థింగ్ ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ థింగ్. ఫిజికల్గా ఇక్కడ చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి హృషికేశ్ వెళ్ళి కూర్చోవడం సర్వకర్మ సన్యాసం కాదు. బిల్లులు కట్టడం మానేసి అక్కడికి వెళ్ళి కూర్చోవడం సర్వకర్మ సన్యాసం అంటే, సర్వకర్మ సన్యాసము అంటే ఆత్మకర్త కాదు అని తెలుసుకున్నట. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ ఆత్మ నేనే. ఆత్మకర్త కాదు అంటే నిన్ను అనుకున్న చూడండి, ఆ పక్కనే ఉండే బండరాయి కర్త కాదు అన్నట్టుగా, అలా కాదు. కర్త అకర్తృ ఆత్మ నా స్వరూపమే. దీన్నే సర్వకర్మ సన్యాసము అంటారు. ఈ జ్ఞానానికి సర్వకర్మ సన్యాసము అని పేరు. సర్వకర్మ జ్ఞానంతో న్యాసం కానీ ఫిజికల్ న్యాసం ఏం లేదు. అంచేతనే చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. సన్యాసము అంటే త్యాగం కదండి. ఏమిటి త్యాగం చేయాలి? చిత్తత్యాగమే. చిత్తమునందు త్యాగం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉండి ఇదిగో నేను ఈ స్త్రీకి భర్తను, పురుషుడు విషయం చెప్తున్నాను, స్త్రీకి అలాగే అన్వయించుకుంటారు, నేను ఈ స్త్రీకి భర్తను, నేను భర్తనే ఆమె భార్య, కాబట్టి ఆమె షీ షుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్ టు మీ అండ్ దెన్ వీళ్ళందరూ కుమారులు కుమార్తెలు, దిస్ ఈస్ దే హ్యావ్ టు డూ ఆల్ దిస్ టు మీ అండ్ సో దిస్ ఈజ్ మై స్టేటస్, దిస్ ఈజ్ మై పొజిషన్ అని ఈ విధంగా ఉంటున్నవాడు అజ్ఞాని అని అనుకున్నాం కదా. అలా కాకుండా ఇప్పుడు ఈ స్థితి తప్పిపోవాలంటే హృషికేశ్ వెళ్తే తప్పిపోతుందా? ఈ స్థితి హృషికేశ్ వెళ్తే హృషికేశ్లో కూర్చుని నేను వచ్చేసాను ఇక్కడికి, వాళ్ళు ఇప్పుడు ఏమి నేను వచ్చేసాను వదిలిపోయిందని సంతోషంగా ఉన్నారో ఏమోనో అని ఇలాగంటి సందేహం కూడా వస్తుంది. తర్వాత హృషికేశ్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏమిటి, జాగ్రత్తగా ఉంటున్నారా, ప్రతి నెల డబ్బులు అవి జాగ్రత్తగా తీసుకుంటున్నారా, లేదా ఎలా చేస్తున్నారు, నేను ఈసారి వచ్చినప్పుడు ఒకసారి బ్యాంకు పుస్తకం అది నాకు చూపిస్తూ కొన్ని వెళ్ళిపోయి. ఇది దాంట్లో సర్వకర్మ సన్యాసం ఏమైనట్టు అక్కడికి. అలా అది కాదు పాయింట్. ఇంట్లో ఉంటుండగానే నీవు ఆత్మ, నువ్వు సర్వకర్మ సన్యాసం అంటూ పని కట్టుకుని దీన్ని త్యాగం చేస్తాను దాన్ని త్యాగం చేస్తాను అలాగ కాదు త్యాగం చేయడం. ఆత్మ అకర్త అభోక్త అనే సత్యాన్ని తెలుసుకుంటే అన్నీ త్యాగం అయ్యే ఉన్నాయి. కొత్తగా త్యాగం చేయాల్సిందేం లేదు. దేని స్థానంలో అది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఆ పక్కన బీరువా ఉంది. ఇప్పుడు బీరువాని త్యాగం చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఉదాల మీద ఎత్తుకుని కొలకు మనుషులు మోసుకొచ్చి ఉదాల మీద ఎత్తుకుని రోడ్డు పక్కన పారేసి రావాలా ఏమన్నానా? ఏమీ అక్కర్లేదు. మనస్సులో ఆ బీరువాకి నాకు ఆత్మకి సంబంధం లేదు అని తెలుసుకుంటే చాలు. కాబట్టి సర్వకర్మ సన్యాసం అంటే అది. ఆత్మ అకర్త అని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవటానికే వీడికి యోగ్యత ఉన్నది. ఈ ఆత్మానాత్మ వివేకము గలవానికి, తర్వాత ఆత్మస్వరూపము తెలుసుకున్నవానికి, ఆత్మకర్త అని తెలుసుకుంటూ ఆ జ్ఞానంలో నిలిచి ఉండటానికే వాడు యోగ్యుడు. ముముక్షువు కూడా అంతే. అటువంటి మోక్షాన్ని, పూర్ణ మోక్షాన్ని కోరదలుచుకున్నవాడు, కోరుకునేవాడు కూడా ఇటువంటి సర్వకర్మ సన్యాసానికే అధికారి, దానికే యోగ్యత కలవాడు. అంచేతనే మోక్షాన్ని కోరేవాడు ఈ కామ్యకర్మల ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం అనవసరం. దాంట్లో పెద్ద విషయం లేదు. అంచేతనే మోక్షాన్ని కోరేవాడు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ ఉండటం, ఆ బెంగతోటి కర్మల్ని చేస్తూ ఉండటం, తర్వాత తనయందు లేని కర్తృత్వాన్ని ఆపాదించుకుని కర్మల్ని చేయటం, ఇదంతా కూడా మోక్షాన్ని కోరేవాడి యొక్క లక్షణాలు కావు. మోక్షాన్ని కోరేవాడు అకర్తగా నిలిచి ఉంటాడు. కర్మలు అవుతాయి, కర్మలు చెయ్యరు. చేసేవాడు కూడా నేను చేస్తున్నాను అని అనుకునేప్పుడు కూడా కర్మల్ని ఎవడూ చేయడు. కర్మలు జరుగుతాయి, యాక్షన్స్ హ్యాపెన్, యాక్షన్స్ హ్యాపెన్ అంతే. అంతేగాని యాక్షన్స్ నేను చేస్తున్నాను అని అనుకోవడం పొరపాటు. ఏ ఒక్క కర్మ యాక్షన్ పూర్తవ్వాలన్నా 10,000 ఫ్యాక్టర్స్ కలిసిస్తే ఒక యాక్షన్ పూర్తవుతుంది. ఆ 10,000 ఫ్యాక్టర్స్లో ఈ కర్మను చేసేవాడని నేను అనే సంకల్పం ఉన్నదే, అది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఆ సంకల్పం కూడా అజ్ఞానం మీద ఆధారపడి ఉంది. కాబట్టి కర్మలు అవుతాయి, తప్పిస్తే కర్మల్ని చేయరు. అన్నం నేను వండుతున్నాను అని అన్నం నేను వండుతున్నాను అన్నం అనేది అది అజ్ఞానం. అన్నం వండబడినది, దట్ ఈస్ ది ట్రూత్. అన్నం నేను వండుతున్నాను అన్నది అజ్ఞానం ఉంది. అన్నం వండడంలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్లో ఈ నేను వండేవాడిని అనేది ఒక పిసరంతా. ఆ పిసరంతా అజ్ఞానం చేతనే. దేహ అధ్యాస ఉండాలి, దేహమే నేను అనుకోవాలి, అప్పుడు అన్నం ఉండదు. కాబట్టి ఈ కర్మల్ని నేను చేస్తున్నాను అని అనుకుంటే అంత మహాభారం అదే కర్మ ఒకట్లేదు. అలా అనుకోవడం మానేసి మీరంతా ఈశ్వరుని అధీనంగా నడుస్తుంది అని అలా అనుకోకండి. అసలు కర్మల్ని చేసేవాడిని నేను అని మీరు అనుకోలేదనుకోండి, మీకు ఆ కర్మ బరువు అని కూడా అనిపించదు. ఏ క్షణంలో అయితే నేనే చేసేస్తున్నాను ఇది అని అనుకున్నారో ఇంకా ఆ క్షణంలో చేయలేరు. ఒక ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక అమ్మ ఊడుస్తోంది, హాల్ని ఊడుస్తోంది. పెద్ద హాలు, చీపురు కట్టు పట్టుకుని నడుము వంచి ఊడ్చాలి. నడుము చాలా కఠినమైన కార్యం అది. ఆ హాలు ఊడుస్తోంది, చక చక చక ఊడుస్తోంది. ఊడ్చి ఈ తుక్కంతా ఓవైపు పోగేసుకుంటూ వస్తారు కదా, ఊడ్చటంలో సగం వచ్చేప్పటికీ అలా లేచి నిలబడింది. ఒకసారి నడుము నొప్పి అనిపించి లేచి నిలబడి మళ్ళీ తర్వాత ఊడవడం కోసం లేచి నిలబడితే పక్క గదిలో మిగతా ఆ లేడీస్ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు. వెంటనే ఎవర్రా మీరేమో హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారా, ఈ పనంతా చేయటం నా భారమా, నా బరువు, నా పనా ఇది, నేనే నా చేసేది ఈ పనంతా అని అనిపించింది ఆవిడకి. వెంటనే చీపురు అక్కడ గిసిలేసి లేచకపోయింది. అంతకుముందు చేసినప్పుడు ఈ మాట అనిపించలేదు, కాబట్టి కర్మ అయిపోయి కర్మలు అవుతాయి. కాబట్టి నేను చేస్తున్నాను అని మీరు అనుకుంటే ఆ కర్తృత్వ భావన మహాభారం, ఇంకా చేయలేరు మీరు ఆ పని. దానికి బోల్డ్ అన్ని కంపారిజన్స్ వచ్చేస్తాయి, వాడు నాకంటే తక్కువ, నాకంటే ఎక్కువ, నాకు ఏమి లాభం దీనివల్ల, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అని ఈ భోక్తృత్వం వచ్చేస్తుంది. ఆ కర్మ మీకు బరువు అయిపోతుంది. ఆ సపోజ్ అక్కడ కాఫీ తాగి వాళ్ళు ఎవళ్ళు లేరనుకోండి, ఆ సమయంలో లక్కీగా ఎవళ్ళు లేరనుకోండి, ఆవిడ చక్కగా ఫినిష్ చేసేసి నేను ఇంత పని చేశానని ఊహ కూడా రాదు ఆవిడ. అలా ఉంటుంది. కాబట్టి కర్త ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అత ఏవా భగవాన్ నారాయణ సాంఖ్యాన్ విదుష అవిదుషశ్చ కర్మిణ ప్రవిభజ్య ద్వే నిష్ఠే గ్రాహయతి జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇతి. అంచేతనే నారాయణ భగవానుడు, అతయేవ భగవాన్ నారాయణ. నారాయణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడే. నారాయణ భగవానుడు ఏం చేశాడంటే మొత్తం జనాల్ని రెండు వర్గాల కింద విడగొట్టాడు, రెండు గ్రూప్స్ కింద విభాగం చేశాడు. అంటే రెండు పార్టీలు పెట్టాడని కాదు, ఊరికే విషయం తెలియడం కోసం ఇద్దరిని ఒకే మార్గంలో తీసుకుపోతాడు, కానీ వాళ్ళకుండే అధికారాన్ని యోగ్యతని బట్టి రెండు భాగాలు చేశాడు. ఏమిటా రెండు భాగ్యాలను? సాంఖ్యాన్ విదుష, ఆత్మ అనాత్మ వివేకం గలవాళ్ళు. అంటే కర్తృత్వము అనేది దేహాదులయందు ఉందే కానీ ఆత్మయందు లేదు, ఆత్మ అకర్త అనే వివేకం గలవాళ్ళు. వాళ్ళకి విదుష వివేక జ్ఞానం గలవాళ్ళు, వాళ్ళకు ఓ పేరు పెట్టాడు, సాంఖ్యులు అని పేరు పెట్టాడు. సాంఖ్యులు అంటే కపిల సాంఖ్యం వాళ్ళు కాదు, సంఖ్య అంటే జ్ఞానం, జ్ఞానము గలవారు అని అభిప్రాయం, సాంఖ్యులు అని పేరు పెట్టాడు. తర్వాత అవిదుషశ్చ కర్మిణ, మేము కర్తలము, కర్మ చేసుకుని పుణ్యం సంపాదించుకుని భోగాలను అనుభవిస్తాము అని అనుకుంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కర్మిణ, వాళ్ళు ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు కాదు అవిదుష, వాళ్ళని ఇంకో వర్గం చేసింది. ఇప్పుడు ఇద్దరికీ ఒకే రకంగా బోధించకూడదుగా, మరి తేడా ఉందిగా ఇద్దరికీను. ఇద్దరికీ ఒకే రకంగా బోధిస్తే ఉపయోగం ఏంటి దానివల్ల? ఇప్పుడు 95 మార్కులు వచ్చిన వాడిని సీట్ ఇచ్చారు, 25 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడిని రిజర్వేషన్ కేటగిరీలో పాస్ చేసి వాడికి సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఒకే టీచర్ వచ్చి బోధిస్తాడు వీళ్ళకి, అది ఏమి సక్సెస్ అవుతుంది? సక్సెస్ కాలేదంటే ఆశ్చర్యం ఏమిటి? ఎలా సక్సెస్ అవుతుంది? మౌలికమైన దోషం వచ్చి పడింది కదా. కాబట్టి ఏం చేయాలంటే ఈ 95 మార్కులు వచ్చిన వాడి స్థాయికి వీడిని తీసుకొచ్చి, అంత స్థాయికి కాకపోయినా ఒక లెవెల్కి, ఈ 30 మార్కుల వాడిని 60 మార్కుల లెవెల్కి తీసుకొచ్చి వదిలిపెట్టాలి. దాంట్లో ఆ లెవెల్ దాకా వాడిని తర్ఫీదిచ్చి అప్పుడు వదిలిపెట్టాలి. అంతేగాని అందరినీ కట్టగట్టే ఒకే చోట కూర్చోబెట్టి పాఠం చెప్తే ఎవడు బాగుపడతారు దీంట్లో? కాబట్టి తర్ఫీదు ఇచ్చి మీరు వదిలిపెట్టాలి. అలా చేస్తారు. ఇప్పుడు పిల్లలు పాఠం చెప్పేప్పుడు ఏం చేస్తారంటే, ఎస్ఎస్ఎల్సి వెళ్ళేప్పుడు టీచర్లు అలా చేసేవారు. దీంట్లో బాగా డౌన్గా ఉన్న వాళ్ళని వేరే ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళకే పెట్టేవారు. ఈ బాగా చదువుకునే వాళ్ళని రానిచ్చేవారు కదా ఆ క్లాసులకి. వాళ్ళకి కొంత పూర్ స్టూడెంట్స్కి వేరే క్లాస్ పెట్టేవారు. రాత్రిపూట పెట్టి వాళ్ళని కొంచెం తోమి వాళ్ళని తయారు చేసి అప్పుడు మెయిన్ స్ట్రీమ్లో వదిలిపెట్టడం. వదిలిపెడితే అప్పుడు అన్నీ, ఇప్పుడు చేపలని నదిలో వదిలిపెట్టాలంటే పిల్లలన్నీ తీసుకెళ్ళి నదిలో వదిలిపెట్టి చచ్చిపోతాయి. వాటిని వేరే కొంచెం పెంచి ఒక వయస్సు వాటికి ఒక శక్తి వచ్చిన తర్వాత నదిలో వదిలిపెడతారు. అలాగే విల్డర్నెస్లో వదిలిపెట్టాలంటే జంతువుని దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి విల్డర్నెస్లో వదిలిపెడతారు. అది పుట్టిన వెంటనే విల్డర్నెస్లో వదిలిపెడితే చచ్చిపోతుంది అది. కాబట్టి అలాగే ఇప్పుడు అజ్ఞానులు మేము కర్మల కర్తలం అనుకునేవాళ్ళు, జ్ఞానులు ఆత్మకర్త కాదనే ఒక వివేక జ్ఞానం గలవాళ్ళు ఇద్దరికీ ఒకే బోధ చేస్తే శాస్త్రం అది తెలివితేటలైన పని కాదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే రెండు కింద విడగొట్టాడు. విడగొట్టి ఏం చెప్పాడంటే, జ్ఞానయోగేన సాంఖ్యానాం, ఈ సాంఖ్యులు ఉన్నారే వీళ్ళు ఆత్మజ్ఞానము అనే మార్గంలో ముందుకు వెళ్ళిపోతారు. కర్మయోగేన యోగిన, యోగులంటే కర్ములు, కర్మిణ అంటే ఆత్మస్వరూపముని తెలియని వారు, నేను కర్తాభోక్త అనుకునేవాళ్ళు వీళ్ళని, వీళ్ళకి వీళ్ళు కర్మలను ఎలాగూ చేస్తారు, ఆ చేసి కర్మల్ని చేసి పద్ధతి మార్చాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు కర్మలని? కరడుగట్టిన స్వార్థంతో చేస్తున్నారు కర్మలు. కరడుగట్టిన స్వార్థం అంటే ఇంకా మళ్ళీ తిరుగులేని స్వార్థం. ఎంత స్వార్థం అంటే, ఇప్పుడు నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఒక ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆ యజమాని నౌకర్ని పిలిచి స్వామీజీకి కాఫీ తీసుకురా అని పురమాయించాడు. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఆయన దృష్టిలో ఆయన నౌకరు భేదం ఉంది, కానీ నా దృష్టిలో భేదం లేదు, నాకు ఇద్దరు ఒకటే, నాకు కాఫీ కావాలి, దట్ ఈజ్ మై ప్రాబ్లం. సో కాఫీ రావడమే ముఖ్యం, కానీ వాడు తీసాడా వీడి తెచ్చాడా ఈ సమస్య నాకేం లేదు. సరే ఆ నౌకరు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. కాఫీ వాజ్ గుడ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ కాఫీ భోజనం దగ్గరికి వచ్చేప్పటికి మీరు యజమాని కంటే కిచెన్లో ఉండేవాడిని పట్టుకుంటేనే శ్రేష్టం. ఈ యజమాని వేస్ట్, ఎందుకు యజమాని, ఎందుకు యజమాని అడ్డు కూడాను. సో దిస్ ఈజ్ క్లీన్ ఆపరేషన్ అండ్ కనెక్షన్ కూడా పెర్ఫెక్ట్గా ఉంది. అయితే దురదృష్టం ఎక్కడొచ్చిందంటే, ఈ కాఫీ తీసుకొచ్చిన కుర్రాడు బుద్ధిమంతుడు, చాలా మంచి కుర్రాడు, అది నాకు కుడి చేత్తో ఇవ్వడానికి వదిలి ఎడం చేత్తో ఇచ్చాడు. అది నేను చూడలేదు, నాకు ఆ తేడా లేదు. నేను అంత ఉన్నత స్థాయికి చెందినవాడిని కాదు, నేను సింపుల్ మనిషినే. మీరు కుడి చేత్తో ఇచ్చారో ఎడం చేత్తో ఇచ్చారో ఈ సిద్ధాంతం అంతా నాకెక్కడ, నాకు మీరు ప్రేమతో ఇచ్చారు చాలు. నేను తీసుకుని తాగేస్తున్నా అప్పుడే ఆ యజమాని దూరం నుంచి చూశాడు. చూసి పరిగెత్తుకుని వచ్చి అతన్ని కొట్టినంత పనిచేశాడు. ఆ నౌకర్ని కొట్ట ఫిజికల్గా కొట్టలేదు, నేను ఉన్నాను కాబట్టి కొట్టలేదు, లేకపోతే కొట్టేసి పడుకున్నాడు. స్వామీజీకి కుడి చెప్తూ ఇస్తావా, ఎడని చెప్తూ ఇస్తావా? ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, బికాజ్ నాకు ఇచ్చి కాఫీకి ఒక మనిషికి అంతటి క్లేశం, మానసికంగా చాలా క్లేశాన్ని అనుభవించి ఉంటాడు. అంత క్లేశం పొందేటంటే నేను చాలా దుఃఖపడ్డాను. ఆయనతో అన్నా కూడాను, ఎందుకంటే అలా కోప్పడతారు నౌకర్ల మీద, మనం ఎప్పుడు అలా కోప్పడకూడదు, వాళ్ళని మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నా. నక్సలైట్ ఏరియా అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ దెబ్బలాటల్లో పడుతుంది, ఎందుకంటే కాబట్టి. సో వాట్ ఐ మీన్ ఈజ్, ఇప్పుడు ఆయనకి కర్మ, అది కర్మయోగం కాదు, అదే సన్యాసిని ఆరాధించే పద్ధతి అది కాదు. మరి ఆయన అంత ప్రేమ గలవాడే అయితే ఆయనే తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే నా దారిని నన్ను వదిలిపెట్టాలి. సో అంచేతను కర్మ చేసే సందర్భంలో కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకోవాలి. సన్యాసికి ఒక పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టేసి ఇంట్లో వాళ్ళ మీద ధూమ్ధూములాడిపోతుంటే అది కర్మయోగం అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కర్మ, ఆత్మజ్ఞానం ఎక్కడ మాట, ఆత్మజ్ఞానం వద్దు, ఆత్మజ్ఞానం ఆత్మకర్త భోక్త ఆయనకి చెప్తే ఆయనకి ఏం తెలీదు. సో అవన్నీ వద్దు ఆయనకి. ఆయనకి ఏం చెప్పాలంటే, అరే బాబు మనందరం సోదరులుగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకోవాలి అని ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి కర్మయోగ లక్షణాలు నేర్పాలి ఆయన. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అలాగే దేవాలయం కట్టిస్తారు, కానీ పక్కనున్నవాడు చచ్చిపోతున్నా కూడా ఉపకారం చేయరు. తర్వాత పశువులను హింసిస్తారు, దేవాలయం కట్టిస్తాడు పశువులను హింసిస్తాడు, దూడకి పాలు వదిలిపెట్టడం, ఆ పాలు కూడా పిండేసుకుంటాడు. దూడని మలమల మాడిచేస్తాడు, వెళ్ళి దేవాలయంలో అభిషేకం చేస్తాడు. సో ఈ విధంగా కర్మయోగం, వీళ్ళు కర్మలు చేసేస్తున్నారంటే వీళ్ళు మహాపుణ్యాత్ములు అయిపోతున్నారని మీరు అనుకోద్దు. మీరు కపిల దేవహూతి సంవాదంలో చేసిన వర్ణనలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. లోకంలో అలా ఉన్నారు. ఓ 1000 రూపాయలు దానం ఇస్తాడు, 10 చోట్ల చదివిస్తాడు పేరు మైకులో, 3 చోట్ల చెక్కిస్తాడు, శిలాఫలకం చెక్కిస్తాడు, అంటే చెరిగిపోని విధంగా పేరు చెక్కిస్తాడు. ఎందుకండి పేరు? ఏదో చేసిన పిసరంత దానానికి అంత పేరు ఎందుకు? లక్షల దానం ఇచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు. సో అంటే వీళ్ళకి దానం చేసేప్పుడు కూడా ఎలా దానం చేయాలో తెలియదు, కర్మ చేసేప్పుడు ఎలా చేయాలో తెలియదు, అతిథి పూజ చేసేప్పుడు ఎలా చేయాలో తెలియదు. కర్మల్ని చేస్తున్నారే కానీ చాలా తప్పుడు దృష్టికోణంతో చేస్తున్నారు. తర్వాత పుట్టలు కామ్యాలు కామనలు, పుట్టలు పుట్టలు కామనలు, ఇంక ఇన్ని కామనలు అంటే ఇంకా అలా కామనల రాక బయకి రాకమునిపే ఇక్కడ సొల్యూషన్ రెడీ. మీ కోరిక ఏమిటి? మా కోరిక, మేము డాక్టర్లు ఉన్నారనుకోండి, డాక్టర్ ప్రాక్టీస్ బాగా పెరగాలి, అయితే మీకు మీకోసం ఈ కర్మ, మాకు సంతానం కావాలి ఈ కర్మ, మగపిల్లవాడు కావలిస్తే ఈ కర్మ, ఆడపిల్ల కావలిస్తే ఈ కర్మ అని ఈ విధంగా లిస్టు పుట్టలు పుట్టల కింద కామనలు కామ్యకర్మలు. ఎన్ని కోరికలంటే మా బావమరిదేమో ఏదో వీసా కావాలి, చిలుకూరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వీసా వస్తుంది అని అదో కోరిక అని ఈ విధంగా పుట్టలు పుట్టలు కోరికలు. ఇప్పుడు వీసా కోసం దేవుణ్ణి ప్రార్థించడం అదో పద్ధతి, తప్పేం కాదు, అంటూ తప్పేం లేదు. వాడు విశాఖపట్నం నుంచి మద్రాసు వీసాకి వెళ్తే ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి తిరుపతి వెళ్ళడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి వీసా ఇవ్వడు, చిలుకూరు వెంకటేశ్వర స్వామే వీసా. సాక్షాత్గా వెంకటేశ్వర స్వామి కనపడ్డా కూడా తోసేసి ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఇది ఈ విధంగా కర్మలను చేసే సందర్భంలో కూడా చాలా అసందర్భంగా చాలా అయోగ్యంగా ఈ అంచేతనే ఈ నాస్తికులు వాళ్ళు విమర్శించడానికి కావలసినంత అవకాశాన్ని ఇస్తూ చాలా అసందర్భంగా చేస్తున్నారు కర్మలు. ఇవి ఏమీ కర్మయోగంలోకి రావు. కర్మలని చేస్తే ఎలా చేయాలంటే ఆ కర్మ అంతఃకరణాన్ని పవిత్రం చేసేసి మిమ్మల్ని మోక్ష మార్గంలోకి నడిపించేసే విధంగా ఉండాలి. అలా ఉండాలి కర్మ చేస్తే. కర్మ చేయాలి కానీ ఆ దారిలో చేయాలి, కర్మయోగ. అందుకోసం ఈ అజ్ఞానులు, ఆత్మ అజ్ఞానులు అంటే ఏదో తప్పు మాట అనుకోవద్దు మీరు, ఆత్మస్వరూపమును తెలియని వారు ఈ అజ్ఞానుల కోసమని వాళ్ళు కర్మల్ని చేసుకుంటారు. కానీ ఆ కర్మల్ని చేసి పద్ధతి ఇలా ఉండాలి. అంతిమంగా కర్మల్ని అతిక్రమించి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయిట్లా ఉండాలి, దాని పేరే కర్మయోగము. మనం చూడబోతాం ఇదంతా కూడా. సో ఈ విధంగా 2 నిష్ఠలని చెప్పాడు. ఈ ప్రసంగం అంతా ఎందుకు వచ్చిందంటే జ్ఞానికి అజ్ఞానికి ఇంక తేడా ఏముంది అనే మాట వస్తే దాని మీద వచ్చింది, ఇంత తేడా ఉంది. తర్వాత తథాచ పుత్రాయాః భగవాన్ వ్యాసః ద్వావిమావథ పంథానౌ ఇత్యాది. సరిగ్గా నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడమే కాదు, ఇదే అభిప్రాయాన్ని వ్యాస మహర్షి శుకునికి మహాభారతం శాంతి పర్వంలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే ద్వావిమౌ అథ పంథానౌ అథ తరువాత, అంతకుముందు ఏదో ప్రసంగం అయింది అథ తరువాత, ద్వౌ ఇమౌ పంథానౌ. పంథానం అంటే దారులు, 2 మార్గములు 2, 1 కర్మయోగము 2 జ్ఞానయోగము. ఏమిటి మార్గములు 2? చూడు, నీవు నేను కర్తనే అనుకుంటున్నావా? ఎస్, అవును నేను కర్తను కాబట్టి మరేమిటి? నీకు భోగములు భోక్తవా నువ్వు? అవును, భోగాలు కావాలి, స్వర్గానికి వెళ్ళాలి, ఇక్కడ భోగాలు అనుభవించాలి. వెరీ గుడ్, నీకోసం కర్మయోగము, నువ్వు ఇలా చేయి కర్మ. ఇంకొకడు ఏమో, నీవు కర్తభోక్త అనుకుంటున్నావా? కాదేమో అనుకుంటున్నానండి, ఆత్మకర్త భోక్త కాదనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను నేను. వైరాగ్య సంప వైరాగ్యం మీద ప్రీతి ఉన్నది, ఈ స్వర్గాది సుఖముల మీద నాకు పెద్ద శ్రద్ధ లేదు. నేనేమో ఏకాంతంలో కొంత తపస్సు చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇంకొకటి అంటాడు. వయస్సుతో ఒక నిమిత్తం కాదు, వయస్సుతో ఏముంది. సో అలాగ ఉంటారు కొంతమంది యంగ్ పీపుల్, చాలా వివేకంతో వైరాగ్యంతో ఉంటారు. ఒకతను అది నాకు ఇలాంటి అనుభవాలు అవుతూ ఉంటాయి. పెన్సిల్వేనియాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ నా దగ్గరికి వచ్చాడు. ఒక అతని వయసు 30 ఏళ్ళు ఉంటాయి. నా దగ్గరికి వచ్చి, స్వామీజీ నేనేమో హృషీకేశ్ వెళ్ళి అక్కడ కొంతకాలం శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ బతకాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని సలహా అడగడానికి వచ్చాను. నేను అతన్ని చూడగానే, ఏ పెన్సిల్వేనియాలో ఈ కుర్రాళ్ళు వీళ్ళ మొహం వీళ్ళు హృషీకేశ్ ఏమిటి, ఏం తపస్సు చేస్తారు వీళ్ళని ఒక దృష్టికోణంలో అలా ఉండే. అతన్ని చూడగానే, ఏం చేస్తున్నావు అంటే ఏదో ఇంజనీరింగ్ చదివా, కొంతకాలం ఉద్యోగం చేయవా, తర్వాత చూద్దాంలే ఈ తపస్సులు ఇవన్నీ, ఆత్మస్వరూపం తర్వాత చూద్దాంలే అని ముందు అనేశాను. ఆ తర్వాత కొంత ప్రసంగం నడిచింది. ఒక అరగంట ప్రసంగం అయిన తర్వాత నేనే నా మాట నేనే దిద్దుకుని హృషీకేశ్ వెళ్ళని చెప్పాను. ఎందుకంటే అతనిలో అంత పూర్ణమైన వైరాగ్యం, అంత పూర్ణమైన వివేకం ఉన్నది. నాకే ఆశ్చర్యం అనిపించింది ఆ వివేక వైరాగ్యాలు చూస్తే, అమ్మ ఎంత వివేకం రా అని నేనే ఆశ్చర్యపోయాను. నువ్వు చాలా పుణ్యాత్ముడవయ్యా, నువ్వు హృషీకేశ్ వెళ్ళు, నీకు అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పాను. వెళ్ళాడు హృషీకేశ్, అతను హృషీకేశ్లోనే ఉన్నాడు ఇప్పుడు. సో ఈ విధంగా మనిషిని చూడగానే తెలిసిపోతుంది కదండి. కనుక ద్వావు ఇమౌ అథ పంథాను, అతన్ని నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకునేమో అదేమిటి ఈ కర్మ చేయి ఆ కర్మ చేయి అలా ఎందుకు చెప్తావు అతనికి, అతనికి నీకు మోక్ష మార్గము, నువ్వు వెళ్ళిపో హృషీకేశ్. అతను పెళ్లి చేసుకోడు, అతని పెళ్లికి పనికిరాడు. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఏమో సినిమాకి తీసుకెళ్ళమన్నా ఏదో అంటుంది, వీడి వల్ల కాదు అది. సో అదే వర్కౌట్ అవ్వదు, అందులో అమెరికాలో అసలే కాదు. సో తర్వాత ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి అది రెండో మార్గము, రెండు మార్గాలు అలా శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ రెండు మార్గాలు ఉన్నాయి, ఇంత తేడా ఉంది. వివేక జ్ఞానం గలవాడికి, ఆత్మ నేను కర్తను అనుకునేవాడికి ఇంత తేడా ఉంది. తథాచ క్రియాపథశ్చైవ పురస్తాత్ పశ్చాత్ సన్యాసశ్చ అని వ్యాస మహర్షి శాంతి పర్వంలో ఇంకొకటి చెప్పాడు. ధర్మరాజు గారు ఏదో, ధర్మరాజు అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడు ఇలాగే చెప్పాడు, కర్మయోగం ఎడవరా కొంతకాలం, తర్వాత సన్యాసానికి కంగారు లేదని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. అతని లక్షణం తెలుసున్నవాడు కాబట్టి. అలాగే ధర్మరాజు గారికి కూడా వ్యాసుడి చెప్తాడు, క్రియాపథశ్చైవ పురస్తాత్, ఇప్పుడే కదా యుద్ధం అదే అయింది, కొంతకాలం నీవు రాజుకి మంచి పరిపాలన ఇయ్యి, క్రియాపథశ్చైవ పురస్తాత్. ఆ తర్వాత పరీక్షిత్ కుర్రాడు ఇంకా తిరుగుతున్నాడు, ఇటువంటి అల్లరి చేస్తూ ఆటలాడుకుంటూ తిరుగుతున్నాడు, మనవడు పరీక్షిత్, వీళ్ళకి ధర్మరాజాదులకి పరీక్షిత్ మనవడు. సో పరీక్షిత్తేనండి, యా. సో ఆ పరీక్షిత్ కొంచెం యోగ్యమైన వయస్సు వచ్చి అతడు రాజ్యభారాన్ని వహించగలడు అన్న తర్వాత సన్యాస పశ్చాత్, నువ్వు సన్యాసమే తీసుకుందు కానీ ఉత్తర దిక్కు ప్రయాణం, సన్యాసం అంటే ఉత్తరానికి పోవడం, నువ్వు సన్యాసమే తీసుకుందు కానీ అని అలా బోధిస్తాడు. కాబట్టి మనిషి యొక్క ఎదుగుదల మార్గంలో క్రియాపథ పురస్తాత్, కర్మయోగం ముందు సన్యాసం, సన్యాసం అంటే కర్మ సన్యాసం, ఆత్మనిష్ట ఆత్మజ్ఞాన నిష్ట, అది తరువాత ఆశ్రమ రూప సన్యాసం అనే అభిప్రాయం కాదు, సర్వకర్మ సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టి ఆత్మస్వరూప విచారానికి ప్రధానంగా ముందుకు వెళ్ళుట, ఇది తర్వాత అని ఈ విషయాన్ని కూడా శాంతి పర్వంలో శ్రీకృష్ణుడు వ్యాస మహర్షి చెప్పి ఉన్నాడు. కాబట్టి జ్ఞానులకు అజ్ఞానులకు ఒకే మార్గాన్ని బోధించడం తేడా ఉన్నది. ఏతమేవ విభాగం పునఃపున దర్శయిష్యతి భగవాన్. ఈ తేడా విభాగము అంటే ఈ తేడా అంటే మనిషి యొక్క అభివృద్ధికి ఉపయోగించి తేడా ఇది. కాబట్టి మనకు ఉండే స్థితిలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఆ లక్ష్యాన్ని ఎదుర్కొండా పెట్టుకుని ఆత్మ కర్త భోక్త అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనే లక్ష్యం వైపు పయనించటం. ఆ లక్ష్యం ఉంటుంది కానీ జీవితంలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తాం, మన కర్తవ్య కర్మలని పూచిగా నిర్వర్తిస్తూ నిష్కామంగా చేస్తూ. చాలా వస్తుంది ఎదుర ఎలా చేయాలి కర్మలు అనేది, అదంతా కూడా భగవాన్ దర్శయిష్యతి, శ్రీకృష్ణుడు చూపిస్తాడు, ఇదంతా వివరిస్తాడు, ఒకసారి కాదు అనేక సార్లు చెప్తాడు శ్రీకృష్ణుడు. గీతలో రిపీట్ చేస్తాడు, రిపీట్ హిమ్సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే ఈ ఈ సత్యాలు ఉన్నాయి ఎంత సింపుల్గా ఉంటాయో ఎంత లోతుగా ఉంటాయంటే ఎప్పటికప్పటికి చేయి జారిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పటికి వీడు సంసారంలో పడిపోతూ ఉంటాడు. అందుకోసం ఎన్నిసార్లు చెప్పినా ఆత్మస్వరూపాన్ని అలా చెప్తూ ఉంటారు, ఆత్మకర్త అని చాలాసార్లు చెప్తాడు అని శంకరులు ఒకసారి మీకు దృష్టాంతంగా కొన్ని వాక్యాలు చూపిస్తున్నారు. రాబోయే వాక్యాలే అతత్వవిత్తు అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అది ఇది ఒక కొటేషను. అతత్వవిత్, తత్వము తెలియని వాడు, తత్వవిత్ అంటే తత్వము తెలిసినవాడు, నా తత్వవిత్ అతత్వవిత్, టూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే అతత్వవిత్ ఆత్మస్వరూపమును తెలియని వాడు వాడు ఎలా ఉంటాడు? అహంకార విమూఢాత్మ. కర్తను నేనే, అహంకరోమి, కర్తను నేను అని వ్యామోహమును పొందిన బుద్ధి కలిగి ఉంటాడు. ఆత్మ అంటే బుద్ధి, విమూఢాత్మ సచ్చిదానంద ఆత్మ కాదు. విమూఢ అంటే వ్యామోహమును పొందిన, వ్యామోహము అంటే డెల్యూడెడ్, డెల్యూషన్, భ్రాంతి పడినటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. కలిగి ఉండి కర్తాహమితి మన్యతే, నేనే కర్తను అని ఈగోతోటి ఐడెంటిఫై అయ్యి, దేహాభిమానంతో ఈగోతోటి ఐడెంటిఫై అయ్యి నేనే కర్తను అని భావన చేస్తూ ఉంటాడు అని ఓ చోట వాక్యం చెప్పాడు. తత్వవిత్తు అహంకరోమితి. సో తత్వవేత్త, తత్వము ఆత్మస్వరూపము తెలిసినవాడు స్పష్టంగా కర్తను నేను కాను అనే జ్ఞానంలో నిలిచి ఉంటాడు అని ఇంకో వాక్యం తత్వవిత్తు మహాబాహో అని వస్తుంది. ఆ శ్లోకాలు మీరు చూసుకోండి, అక్కడ వస్తాయి అనే సూచన. తథాచ సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే ఇత్యాది. అలాగే ఇంకో కొటేషన్, ఇవన్నీ రాబోతున్నాయి. సర్వకర్మాణి సన్యస్య, అన్ని కర్మలని విడిచిపెట్టేసి. ఎలాగ విడిచిపెట్టేసి? మనసా సన్యస్య. నేను మీకు మనం చేశాను, వీరువాని వదిలిపెట్టేయాలంటే వీరువాని పారేస్తే వదిలిపెట్టినట్టు కాదు, మనసా సన్యస్య, దాని స్థానంలో అది ఉంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, ఏమన్నాడంటే నేను ఇప్పటి నా అంతటి గొప్పవాడు ఎవడో ఉండడు, ఎందుకంటే నేను ఇప్పటికి 30 సార్లు సిగరెట్లు మానేశాను అని. ఒకసారి 2 సార్లు కాదు, 30 సార్లు మానేసేట సిగరెట్లు. అది మానేసినట్టు కాదు, పారేస్తూ ఉండడం మళ్ళీ తెచ్చుకుంటూ ఉండడం, ఈవేళ సిగరెట్ ప్యాకెట్ పారేయడం, ఓ రోజో 2 రోజులో ఎప్పటికీ ఏదో ప్రపంచం అంతా శూన్యం అయిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నాం. అది ఒకటి లెక్క, ఒకసారి మానేసాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఉత్సాహం వచ్చి మళ్ళీ పారేసి మళ్ళీ. నేనంటా నువ్వు పారేయొద్దు, ఎందుకు పారేయడం ఎందుకు, సిగరెట్ ప్యాకెట్ పారేయడం ఎందుకు, మళ్ళీ కొనాలి, మళ్ళీ కొనేది మహాభాగ్యానికి పారేయడం ఎందుకు, అది అలాంటి పెట్టు, దాన్ని ఉండి చోట ఉండని, జేబులో ఉండని, కీప్ ఇట్ ఇన్ ది పాకెట్, మళ్ళీ బయట ఎందుకు, పాకెట్లో పెట్టుకో. పెట్టుకుని మనసా సన్యస్య, నువ్వు మనస్సుతోటి దాన్ని పరిత్యాగం చేయి. అది నువ్వు చేయగలిగితే జేబులో పెట్టుకున్నా నష్టం లేదు, పెట్టుకోపోయినా నష్టం లేదు. అది చేయలేకపోతే ఎక్కడున్నా ఒకటే, జేబులో ఉన్నా ఒకటే, కొట్లో ఉన్నా ఒకటే, వీడు కొట్లోకి పరిగెత్తుకెళ్ళి తెచ్చుకొస్తాడు. కాబట్టి మనసా సన్యస్య, మనస్సుతో సర్వకర్మలను త్యాగం చేయాలి. ఎలా త్యాగం చేయాలి? పని మానేసి కాదు, కర్మలని చేస్తూ చక్కగా వంట అది శుభ్రంగా ఉండేసి అందరికీ వడ్డించేసి, ఈ వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను, నా వల్ల వీళ్ళు భోజనం చేస్తున్నారు అనే వ్యామోహం పెట్టుకోకుండా పరమేశ్వరార్పణ వస్తు అనేసి విశ్రాంతిగా ఉండిపోవడం, దాని పేరు వంట. కాకపోతే పోనీ మరో పని వాటెవర్. కాబట్టి మనసా సన్యస్య. శ్రీకృష్ణార్పణ వస్తు అని వాక్యం ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణార్పణ వస్తు అన్నా ఉంటే ఇంకా దాంతో మనకి సంబంధం లేదు. కర్మ వచ్చి మిమ్మల్ని పట్టుకోదు, ఎందుకంటే కర్మ అయిపోతూ ఉంటుందండి. అలా కర్మ చేయగానే అయిపోయిందంటే అక్కడికి, కర్మ క్షణికం. ఏది కర్మ ఎక్కడుంది? ఇప్పుడు హోమం చేశారు, కృష్ణ విష్ణవే స్వాహ అన్నారు, విష్ణవైదన్నమమా, ఏది అయిపోయింది కర్మ. ఇంకేది కర్మ ఏముంది అక్కడ? అది వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికి, మీరు దాన్ని పట్టుకుంటారు. ఆ కర్మను చేసిన వాడను నేనే, దాని ఫలం నాకు ఎప్పుడు వస్తుంది? అది అలా పట్టుకుంటాడు, కర్తృత్వ భోక్తృత్వాలతో పట్టుకుంటాడు. సో అలా పట్టుకోవడం పేరే కర్మ. కర్మఠ అంటే అదే. మనసా సన్యస్య, ఏదో హోమం చేశారు మంచిది అయిపోయింది, ఇంకా దాంతో పెట్టుకోవద్దు. కాబట్టి నేను మొట్టమొదట ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు, మీరు వారం రోజులు కనుక ఎక్కడైనా గీత పాఠం చెప్తే, వారం రోజులు దానికి ఒక నెంబర్ ఇవ్వండి, గీతాజ్ఞాన యజ్ఞము నెంబర్ 20, నెంబర్ 21, నెంబర్ 22. అలాగే భాగవత సప్తాహం కనుక మీరు ఎక్కడైనా చేస్తే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాగ నెంబర్లు ఇచ్చుకుంటూ పోవాలి మీరు, అలా బయోడేటా డెవలప్ అవుతుందని ఒక ఆయన సలహా ఇచ్చారు నాకు. నేను ముందు నాకు అనిపించింది, అవును మరి ఆర్గనైజ్ చేసుకొచ్చు, ఒక డైరీ పెట్టుకుని నోట్ చేసుకుంటూ అంతా ఒక సిస్టమ్ కింద పెట్టుకోవచ్చు, ఏముంది మంచిగా కంప్యూటర్లో కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, చక్కగా టైప్ చేసుకుని. కానీ మళ్ళీ వెంటనే డౌట్ వచ్చింది, అబ్బో ఇది కర్తృత్వాన్ని పెంచి ఇట్లా ఉంది ఇది అని డౌట్ వచ్చి, అంటే ఆ క్షణంలోనే నేను రాశాను మొట్టమొదట, రెండు మూడు రాసి వెంటనే అచ్చింపబడతారు. ఎందుకు ఇది మనకు పనికిరాదు. ఎందుకంటే గీత పాఠం ఎన్నిసార్లు చెప్పాం, ఎన్ని వారాలు చెప్పాం, ఎంతమందికి చెప్పాం, ఈ లెక్క వేసుకుంటూ ఉంటే ఇది మనం చేసిన కర్మ అనే ఒక భావన నిర్మాణం అవుతుంది. మనసా సన్యస్య ఆస్తి. ఇంకా ఇంతకుముందు మనం చేసిన కర్మలను అలా లిస్టు కింద రాసుకుని గుర్తుపెట్టుకోవడం ఇది పొరపాటు. మనం ఎక్కడ చేసాం? ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడిచింది, ఏదో నడిచింది అంతే. మనసా సన్యస్య ఆస్తే, మనస్సుతో సన్యసించి ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయరు. ఆస్తే ఉండడమే. ఆ వాక్యం ఏంటంటే సుఖం వశీ అని ఉంటుంది సర్వగ్రహమాట. మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ, సుఖంగా ఉండాలి. కానీ మనస్సు ఇటు అటు లాగి ప్రయత్నం చేస్తుంది, దాని మీద నియంత్రణ ఉండాలి. వశీ అని ఆ శ్లోకం అది. సో ఈ విధంగా అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు ఇంకా ఇవన్నీ చెప్పబోతున్నాడు. తత్ర కేచిత్ పండితం మన్యా వదంతి. ఇది వ్యవస్థ చేశారు. ఇది కర్మయోగము, జ్ఞానయోగము, ఆత్మకర్త భోక్త, ఈ సత్యం తెలియని వాడికే కర్మలు అని ఇదంతా వ్యవస్థ బాగా చేశారు. ఈ సందర్భంలో పండితం మన్యాహ వదం కేచిత్ వదంతి, కొందరు చెప్తున్నారు ఇలాగా. పండితం మన్యాహ పండితులు కాదు, పండితం మన్యాహ పండితం ఆత్మానం మనుతే ఇది పండితం మన్యాహ. నేను పండితుణ్ణి అనుకునేవాడు అంటే పండితుడు కాదు అని అంట, అపండిత. పండితుడు కాకపోవడం తప్పు కాదు. విద్వాంసుడు అందరూ కానక్కర్లేదు, అందరూ చదువుకోనక్కర్లేదు. చదువుకోకుండా చదువుకున్నవాడిని అని అనుకుంటేనే ప్రమాదం. ఇప్పుడు వాడికి ఏమీ తెలియదు, వాడికి తెలుసున్నది సున్నా. ఆ సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది. ఐ కెన్ సీ ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందంటే ఒక్క నోటంపడి ఒక్క వాక్యం పలికేపటికి ఇతగాడికి ఏమీ తెలియదు అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. కానీ అతను చాలా గంభీరమైన వేషం వేసుకుని ఉంటాడు, బాహ్య చిహ్నాలు చాలా గంభీరంగా ధరిస్తాడు, తర్వాత చుట్టూ కొంత పారఫెర్నేలియా ఉంటుంది. జనం ఏమో అతను ఉపదేశిస్తాడని, మనం ఉపదేశం తీసుకుంటామని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. ఎంత విద్వరం ఉంటుంది, అంత దురదృష్టకరమైన పరిస్థితి. అదే దానికి పోవట్లేదు, లోకం అంతా అలాగే నడుస్తూ ఉంటుంది. ఇది ఒక స్వభావం. కేచిత్ పండితం మన్యా వదంతి. సో కొంతమంది పండితం మన్యులు ఇలా చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఇది రేపు క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్క మాట దయచేసి 2 నిమిషాలు.